विष्णुचित्तात्मजागोदा श्रीधन्वीपुरवासिनी प्रिया श्रीरङ्गनाथस्य सा नो रक्षतु सर्वदा। वों श्रीमत्यै गोदादेव्यै नमः। ఈరోజు పాసురం అంబర మెతన్ని రే శోరే అరం చెయ్యుం అంబర మెతన్ని రే శోరే అరం చెయ్యుం అంబర మెతన్ని రే శోరే అరం చెయ్యుం ఎంబెరు వస్త్రం యొక్క తాత్పర్యం. వస్త్రములు కావలసిన వారికి వస్త్రములు, మంచినీరు కావలసిన వారికి మంచినీరు, అన్నము కావలసిన వారికి అన్నము, ఫలమును కోరకుండా బుద్ధితో దానము చేయు నందగోపాల మా స్వామి మేల్కొనుము. ప్రెబ్బలి చెట్ల వలె సుకుమారములగు శరీరములు గల స్త్రీలలో చిగురు వంటి దాన మా వంశమునకు మంగళదీపము వంటి దాన మా యజమానురాల ఓ యశోద మేల్కొనుము. ఆకాశ మధ్యమును దూసుకొని పెరిగి లోకములన్నింటినీ కొలిచిన త్రివిక్రమస్వామి నిత్యసూరులకు నాయకుడవైన వాడా నిద్రింపరాదు మేల్కొనుము. స్వచ్ఛమైన ఎర్రని బంగారముతో నిర్మించబడిన కడియమును కాలియందు ధరించిన బలరామ నీవును నీ తమ్ముడును మేల్కొనవలయను అని గోపికలు ప్రార్థించిరి. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం.